అథర్వణ వేదాంతర్గత 15 పరమహంస పరివ్రాజకోపనిషత్ శ్లోకతాత్పర్య పుష్పం. పరమహంస సోహం పరం సమస్తమునకు ఆవలగల నేనైన నేనే నేను అను ఎరుక కలవాడు. పరివ్రాట్ అట్టి కేవలమగు సోహం నందు సంచరిస్తూ సమస్తమును స్వస్వరూపంగా దర్శించువాడు. పరివ్రాజధర్మవంతో యజ్ఞానాద్రమతాం యేయః తద్బ్రహ్మ ప్రణవైకార్ధం తుర్యతుర్యం హరిం భజే. శ్లో పారివ్రాజ్య ధర్మవంతో యన్ జ్ఞానాత్ బ్రహ్మతాం యేయః తత్బ్రహ్మ ప్రణవైకార్ధం తుర్యతుర్యం అహం భజే. ఏది తెలుసుకుని పరివ్రాజ్య ధర్మము ఆశ్రయించిన వారు బ్రహ్మము తామే అగుచున్నారో అట్టి ప్రణవైకార్ధము అయినట్టిది. తుర్యమునకే తుర్యమైనది అగు తత్ అర్ధ బ్రహ్మమును స్తుతించున్నాము. హరిః ఓం అథ పితామహః స్వపితరమాదినారాయణముపసమేత్య ప్రణమ్య పప్రచ్ఛ మం. శ్లో 1. అథ పితామహః స్వపితరం ఆదినారాయణం ఉపసమేత్య ప్రణమ్య పప్రచ్ఛ ఓం. ఒకానొక సందర్భములో పితామహులగు బ్రహ్మభగవానుడు వారి పితృదేవులగు శ్రీమన్ ఆదినారాయణ స్వామిని దర్శించి హృదయపూర్వక ప్రణామములు సమర్పించారు. అనేక విశేషాలు శ్రవణం చేసి ఇంకా ఈ విధంగా అడిగారు. భగవంస్త్వన్ముఖాద్వర్ణాశ్రమధర్మ క్రమం సర్వం శృతం విదితమవగతం. ఇదానీం పరమంస పరివ్రాజక్లక్షణం వేదితుమిచ్ఛామి భగవన్. త్వత్ ముఖాత్ వర్ణాశ్రమధర్మక్రమం సర్వం శృతం విదితం అవగతం. ఇదానీం పరమహంస పరివ్రాజక లక్షణం వేత్తుం ఇచ్ఛామి. బ్రహ్మదేవుడు, హే భగవన్, ఆదినారాయణ స్వామి, మీరు నాకు వర్ణాశ్రమ ధర్మక్రమము గురించి అనేక విశేషాలు చెప్పగా అవన్నీ విని నేను అనేక విశేషాలు అవగతము చేసుకోవటం జరిగింది. ఇప్పుడిక పరమంస పరివ్రాజక లక్షణముల గురించి మీ వద్ద నుండి శ్రవణం చేయాలనే ఇచ్ఛ ఉత్సుకత కలిగి ఉన్నాను. దయతో వివరించి చెప్పండి. కహ పరివ్రజనాధికారి కీదృశం పరివ్రాజకలక్షణం కహ పరమహంస పరివ్రాజకత్వం కథం తత్సర్వం మే బ్రూహీతి. కహ పరివ్రజనాధికారి కీదృశం పరివ్రాజకలక్షణం కహ పరమహంస పరివ్రాజకత్వం కథం తత్సర్వం మే బ్రూహి ఇతి. పరివ్రాజకుడు అని పిలువబడటానికి పరివ్రజన అధికారి అర్హుడు ఎవరు? పరివ్రాజక లక్షణములు ఏమేమి? పరమహంస అనగా ఎవరు? పరివ్రాజకత్వము అనేది ఎట్లా సిద్ధించగలదు? ఈ విశేషాలన్నీ దయచేసి నాకు బోధించండి. సహోవాచ భగవానాదినారాయణ. సద్గురు సమీపే సకల విద్యాపరిశ్రమజ్యో భూత్వా విద్వాన్సర్వ మైహికాముష్మికసుఖశ్రమం జాత్వైషణత్రయవాసనాత్రయ మమత్వాహంకారాదికం వమనాన్నమివ హేయమధగమ్య మోక్ష మార్గేకసాధనో బ్రహ్మచర్యం సమాప్య గృహీ భవేత్. 2. సహోవాచ భగవాన్ ఆదినారాయణః. సద్గురు సమీపే సకల విద్యాపరిశ్రమజ్యో భూత్వా విద్వాన్ సర్వం ఐహిక ఆముష్మిక సుఖశ్రమం జ్ఞాత్వా ఆదినారాయణ భగవానుడు, హే బ్రహ్మదేవ, చెప్పుకుందాం వినండి. ఎవరి బోధను సత్రూపము అగు తత్వజ్ఞానము యు ఆర్ దాట్ ఆశ్రయించి ఉంటుందో అట్టి సద్గురువును ముముక్షువులు సమీపించెదరుగాక. ఆత్మతత్వము గురించి పరిశ్రమించి అధ్యయనము చేసెదరుగాక. ఐహికమైనవి ఆముష్మికమైనవి అగు సుఖములన్నీ అనేక దుఃఖములు పర్యవసానముగా కలిగి ఉన్నదని గ్రహించెదరుగాక. ఇషనాత్రయ వాసనాత్రయ మమవహంకారాదికం వాంతాన్నమివ హేయం అధిగమ్య మోక్షమార్గైక సాధనో బ్రహ్మచర్యం సమాప్య గృహీ భవేత్. భార్యేషణ పుత్రేషణ ధనేషణ అనే ఇషనాత్రయమును దేహివాసన దృశ్యవాసన శాస్త్రవాసన అనబడే వాసనాత్రయమును ఇదంతా నాది, నాకు చెందినది, నేను దీనికి చెందినవాడను, నేను ఇంతటివాడను, ప్రత్యేకమైన వాడను మొదలైన అహంకార రూప ఆయా సంబంధ బాంధవ్య అనుబంధములను కక్కినకూడు వలె ఈ జీవులు వదలి అధిగమించి ఉండెదరుగాక. మోక్షమునకు బీజము అయినట్టి బ్రహ్మచర్యము సమస్తము బ్రహ్మముగా భావన చేయటము ను బాల్యములోనే అభ్యసించాలి. అప్పుడు బ్రహ్మజ్ఞాన దృష్టితో సంఘములో ఎట్లా ఉండాలి అనే సూత్ర విధానము శాస్త్రవిధానము ఎరిగినవాడే గృహస్థాశ్రమము స్వీకరించుగాక. గుహధ్వని భూత్వా ప్రవ్రజేత్. యది వేతరథ బ్రహ్మచర్యాదేవ ప్రవ్రజేత్ గృహాద్వా వనాద్వా అథ పునరవృతి వా వృతి వా స్నాతకో వా స్నాతకో వోత్సన్నాగ్ని రణగ్నికో వా యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేదితి బుద్ధ్వా సర్వసంసారేషు విరక్తో బ్రహ్మచారి గృహి వానప్రస్థో వా పితరం మాతరం కలత్పుత్రమాప్తబంధువర్గం తదభావే శిష్యం సహవాసినం వానమోదయిత్వా గృహాద్వని భూత్వా ప్రవ్రజేత్. యదివ ఇతరథా బ్రహ్మచర్యాదేవ ప్రవ్రజేత్ గృహాద్వా వనాద్వా అథ పునః ఆవృతి వా వృతి వా స్నాతకో వా అస్నాతకో వా ఉత్సన్నాగ్న్యః సాగ్న్యః అనగ్నికో వా యత్ అహరేవ విరజేత్ తత్ అహరేవ ప్రవ్రజేత్. గృహస్థాశ్రమము నుండి ప్రపంచమును సాంఘిక జీవితమును దాటివేయు ప్రపంచాతీతత్వము వహించు అర్థముగల వానప్రస్థాశ్రమమును ఆశ్రయించునుగాక. లేదు, బ్రహ్మచర్యము నుండే కూడా వానప్రస్థము స్వీకరించవచ్చు. ఒకడు గృహస్థుడుగా ఉన్నా లేక వానప్రస్థుడుగా ఉన్నా లేక వ్రతములు చేయనివాడైనా చేయువాడైనా స్నానశీలరతుడైనా అస్నాతుడు స్నానము చేయనివాడు అయి ఉన్నా ఉత్సన్నాగ్నికుడు ఎల్లప్పుడూ అగ్నిని వెలిగించి ఉంచుతూ ఉపాసన చేయువాడు నిత్య అగ్నిహోత్రుడు అయినా నిరగ్నిమంతుడైనా అగ్నిమంతుడు అయినా కూడా ఏ రోజు విరక్తుడు అయితే ఆ రోజే ప్రవ్రజుడు లీవింగ్ ద సోషల్ లైఫ్ అయి సమస్తము వదలి సన్యాసమును స్వీకరించునుగాక. మూడు ఇతి బుధ్వా సర్వ సంసారేషు విరక్తో బ్రహ్మచారి గృహి వానప్రస్థో వా పితరం మాతరం కళత్రం పుత్రం ఆప్తబంధువర్గం తత్ అభావే శిష్యం సహవాసినం వా అనుమోదయిత్వా త్యాగనేవతు కైవల్యం ఈ కనబడేవన్నీ దేహముతో సహా నన్ను విడువకముందే నేను వీటిని మనస్సుతో విడిచివేసి ఉండెదనుగాక అను బుద్ధిని సంపాదించుకొనుగాక. ఒకడు బ్రహ్మచారి అయినా గృహస్థుడు అయినా వానప్రస్థుడు అయినా కూడా ఈ దృశ్యము పట్ల విరక్తుడే సన్యాసాశ్రమము స్వీకరించి బుద్ధిని నిశ్చలపరచుకొనుచు విరక్తుడు అయి ఉండునుగాక. తండ్రి తల్లి భార్య కుమారులు తదితర ఆప్త బంధువుల వద్ద తన సన్యాస స్వీకారమునకు అంగీకారము పొందాలి. ఒకవేళ దగ్గర బంధువులు లేకుంటే శిష్యుల వద్ద సహవాసుల వద్ద తన తోటి వారి వద్ద అట్టి అనుజ్ఞా పొందునుగాక. తద్ధైకే ప్రాజాపత్యామే వెష్టిన్ కుర్వంతి తదు తథా న కూర్యాత్ ఆగ్నేయామేవ కూర్యాత్. తద్ధైకే తత్హి ఏకే ప్రాజాపత్యామే వెష్టిన్ కుర్వంతి తదు తథా న కూర్యాత్ ఆగ్నేయామేవ కూర్యాత్. ఆ విధంగా సన్యాసము స్వీకరించువారిలో కొందరు ముందుగా ప్రజాపత్యష్టి అనే అగ్న్యోపాసనతో కూడిన వ్రతము చేయుచున్నారు. అది నిర్వర్తించలేని వారు అగ్నేయాష్ఠి అనేది చేయవచ్చును. అగ్నిర్హి ప్రాణ ప్రాణమేవైతయా కరోతి త్రైధా తవీయామేవ కుర్యాత్ ఏతేవ త్రయో ధాతవో యదుతా సత్వం రజస్తమైతి. అగ్నిర్హి ప్రాణ ప్రాణమేవ ఏతయా కరోతి త్రైధాతవ్యామేవ కుర్యాత్ ఏతేవ త్రయోధాతవో యదుత సత్వం రజః తమైతి. అగ్నియే ప్రాణము, అట్టి ప్రాణశక్తియే ఈ సమస్తమును నిర్వర్తించుచున్నది. అట్టి అగ్నికి త్రి మూడు ధాతువులు, ఒకటి సత్వము, రెండు రజము, మూడు తమము. అవియే త్రిగుణములు. ప్రాణశక్తి నిర్వర్తిస్తున్న ధారణయే త్రిగుణములు. మా యొక్క అశుచికరమగు ఇంద్రియ విషయములన్నీకు అయంతే యోనిరుత్వియో యతో జాతో ఆరోచతాః తం జానన్నగ్న ఆరోహతానో వర్ధయ రయమిత్యనేన మంత్రేణాగ్ని మాజిఘ్వేత్. అయంతే యో నిరుత్వియో యతో జాతో ఆరోచతాః తం జానన్ అగ్న ఆరోహ అథానో వర్ధయ రయిం. నాశనశీలములు అభాగ్యములు దుహఖమే పరిణామముగా కలిగి ఉంటూ నాయి. కాబట్టి నిరృతములు అరుచియే అయి ఉన్న ఇంద్రియ విషయ వ్యవహారమంతా అగ్నిచేత భస్మము చేయబడుగాక. మేము రృతము సత్యమును ఆశ్రయించదముగాక. అట్టి ఆత్మభావనచే ఆత్మయందు వర్ధనము ప్రోగ్రెస్ పొందెదముగాక. సత్యముగు ఆత్మ ఆత్మభావనయందు ప్రవేశించి ఉండెదముగాక. ఏషవ అగ్నేర్యోనిర్య ప్రాణం గచ్చ స్వామ్యోనిం గచ్చస్వ హేత్యేవమేవైతదాహ ఇతి అనేన మంత్రేణ అగ్నిం ఆజిఘ్వేత్. ఏషవ ఆగ్నేయః యోనిర్యః ప్రాణః ప్రాణం గచ్చ స్వామ్యోనిమః గచ్ఛా స్వాహేతి ఏవం ఏవై తదాహ. ఈ విధమైన ఆయా మంత్రములతో అగ్నిని ఉపాసిస్తూ వాసన చూడాలి. ప్రాణము అగ్ని నుండి జనిస్తూ అగ్నిని యోనిగా కలిగియున్నది. అట్టి ప్రాణము ప్రాణేశ్వరుడగు ఆత్మదేవునియందు ప్రవేశించి సశాంతించి ఉండునుగాక. గ్రామాక్షరో త్రియాగారదగ్నిమాహృత్య స్వవిధ్యుప్తక్రమేణ పూర్వవదగ్నిమాజిఘ్రేత్ తదాహ గ్రామాహ శ్రోత్రియాగారాత్ అగ్నిం అహృత్య స్వవిధ్యుప్తక్రమేణ పూర్వవత్ అగ్నిం ఆజిఘ్రేత్. శ్రోత్రియాగారము పవిత్రమైన యజ్ఞశాల, దేవాలయము మొదలైన ప్రదేశము నుండి అగ్నిని తీసుకురావాలి. వేదజులచే నియమించిన విధ్యుప్త విధిగా ఆస్ ఇస్ కమాండెడ్ బై ఋత్విజులు అగ్నికి ఆహుతులను సమర్పించాలి. పైన చెప్పిన విధంగా అగ్నిని వాసన చూచి ఇక సన్యాసాశ్రమమును స్వీకరించాలి. యద్యాతరో వాగ్నిం న వినేదప్సు జుహ్యాత్. ఆపో వై సర్వా దేవతాః సర్వాభ్యో దేవతాభ్యో జుహోమి యత్ ఆతరోవా అగ్నిం న విందేత్. అప్సు జుహ్యాత్ ఆపో వై సర్వా దేవతాభ్యో జుహోమి స్వాహ. ఆతురు సన్యాసము మరణము సమీపిస్తున్నప్పుడు అగ్ని విధులను పాటించే సమయము, మంత్రములను అనుష్ఠించే శరీరస్థితి లేనప్పుడు స్వీకరించు సన్యాసము. అట్టి ఆతుర సన్యాసము స్వీకరించినప్పుడు అగ్ని కార్యమునకు అవకాశము సమయము లేకపోతే అప్పుడు ఆపోవై సర్వా దేవతాభ్యో జుహోమి స్వాహ అను మంత్రముతో నీటిలోనే సమస్తము సన్యసిస్తూ హోమము చేయవచ్చును. స్వాహేతి హుత్వోద్ధృత్య ప్రాస్నియాత్ సాజ్యం హవిరణమయం ఏష విధిర్విరాధ్వానే వానాసికే వా సంప్రవేశే వాగ్నిప్రవేశే వా మహాప్రస్థానే వా యద్యాతురః స్యాన్మనసా వాచా వా సమ్యసే దేశా పంథాః స్వస్థక్రమేణేవ చేదాత్మశ్రాద్ధం విరజాహోమం కృత్వాగ్ని మాత్మన్యారోప్య లౌకికవేదిక సామర్థ్యం స్వచతుర్దశకరణ ప్రవృత్తిం చ పుత్రే సమారోప్య తదభావే శిష్యే వా తదభావే స్వాత్మన్యేవ వా. నాలుగు స్వాహేతి హుతా ఉద్ధృత్య ప్రాస్నీయత్ ఆజ్యం హవ్యః అనామయం ఏష విధ్యః. స్వాహ అని పలుకుచు ఆజ్యము నేయితో కూడిన హవిస్సును స్రువముతో నేయిని ఆహుతి చేయటానికి ఉపయోగించే మానిగరికతో చేయి ఎత్తి అగ్నిద్వారా అనామయుడగు పరమాత్మకు సమర్పించాలి. ఇది వేదవిహితమగు విధి విధానము. వీరాధ్వానేవ అనాసకే వాసం ప్రవేశేవ అగ్ని ప్రవేశే మహాప్రస్థానే వా యత్ ఆతురః స్యాత్ మనసా వాచా వా సన్యసేత్. వీరాధ్వాన విధిగా కాని, నాసిక విధిగా కాని, సంప్రకాశ విధిగా గాని, అగ్నిప్రవేశ విధియందుగాని, మహాప్రస్థాన విధియందుగాని స్వాహ అను మంత్రముచే హవిస్సును సమర్పించటమే విధి విధానము. ఆతురసన్యాసమైతే నాది అనబడు సమస్తమును మనస్సుతోనూ వాక్కుతోనూ సన్యసించదరుగాక. అగ్నికార్యము యొక్క అవసరము లేదు. ఏష పంథాః స్వస్థః క్రమేణేవ చేత్ ఆత్మశ్రాద్ధం విరజా హోమం కృత్వా అగ్నిం ఆత్మని ఆరోప్య లౌకిక వైదిక సామర్థ్యం స్వచతుర్దశ కరణ ప్రవృత్తిం చ పుత్రే సమారోప్య తదభావే శిష్యే వా తదభావే స్వాత్మన్యేవ వా. సన్యసించినప్పుడు స్వస్థుడు పీస్ఫుల్ అయి క్రమమును పాటిస్తూ ఆత్మశ్రాద్ధము విరజాహోమము నిర్వర్తించాలి. ఆ తరువాత ఆత్మను అగ్నియందు ఆరోపించాలి. ఈ సృష్టి అనబడే సమస్తమునకు ముందుగా అగ్నియే జ్వాజ్వల్యమై ఉన్నది అని మననము చేయాలి. అగ్నిమేయే పురోహితే లోక సంబంధమైన వైదిక సంబంధమైన సమస్త సామర్థ్యములను స్వకీయమైన కరణ ప్రవృత్తులను పుత్రుని పట్ల సమారోపణ చేయాలి. కుమారుని బ్రహ్మముగా ఆత్మగా భావించాలి. కుమారుడు లేకుంటే శిష్యుని పట్ల సమారోపణ చేయవచ్చును. శిష్యుడు కూడా లేకుంటే స్వాత్మ స్వకీయ జీవాత్మ వన్స్ ఓన్ సెల్ఫ్ యందు సమారూప్యము చేయవచ్చును. బ్రహ్మత్వం యజ్ఞస్త్వమిత్యభ్రమంత్రియ బ్రహ్మ భావనయ ధ్యాత్వా సావిత్రి ప్రవేశపూర్వకం సు సర్వవిద్యార్థ స్వరూపాం బ్రాహ్మణ్యాధారాం వేదమాతరం క్రమాద్వ్యాహృతిషు త్రిషు ప్రవిలాప్య వ్యాహృతిత్రయమకారుకారమకారేషు ప్రవిలాప్య బ్రహ్మత్వం యజ్ఞహత్వం ఇతి అభిమంత్రియ బ్రహ్మ భావనయ ధ్యాత్వా సావిత్రి ప్రవేశపూర్వకం అప్సు సర్వ విద్యార్థ స్వరూపా బ్రాహ్మణ్యాధారాం వేదమాతరం క్రమాత్ వ్యాహృతిషు త్రిషు ప్రవిలాప్య ఓ కుమారా లేక ఓ శిష్య లేక ఓ ఆత్మపురుష లేక మమ ప్రకృతి అంతర్గత జీవాత్మ స్వరూపమా? నీవే బ్రహ్మవు, నీవే ఈ సృష్టి యజ్ఞమువు అని అభిమంత్రించాలి, బ్రహ్మభావనను ధ్యానించాలి. సావిత్రి ప్రవేశపూర్వకంగా సర్వ విద్యాధ్యయన స్వరూపి బ్రహ్మవిద్యకు ఆధారము అగు వేదమాతకు జలతర్పణంగా వేదవిహిత క్రమంగా 3 సార్లు వ్యాహృతులు ప్రవిలాపనము చేయాలి, సమర్పించాలి. తత్సావధానేనాపహ ప్రాస్య ప్రణవేన శిఖాముత్కృష్య వ్యాహృతి త్రయం అకార ఉకార మకారేషు ప్రవిలాప్య తత్సావధానేవ ఆపహ ప్రాస్య ప్రణవేన శిఖాం ఉత్కృష్య. వ్యాహృతిత్రయము అయినట్టి అకార ఉకార మకారములందు సమస్తము ప్రవిలాప్యము చేయాలి, సమర్పించాలి. తత్పరబ్రహ్మత్వ భావనయందు సావధానుడై ఫిక్స్డ్ అటెన్షన్ ఓం అని ప్రణవమును ఉచ్చరిస్తూ శిఖ పెలక ను ఛేదించాలి. యజ్ఞోపవీతం చిత్వా వస్త్రమపి భూమో వాప్సు వా విసృజ్య ఓం భోహ స్వాహ ఓం భువః స్వాహ ఓం సువః స్వాహేత్యనేన జాతరూపధరౌ భూత్వా స్వం రూపం ధ్యాయన్ పునః పృథక్ ప్రణవ వ్యాహృతిపూర్వకం. 5. యజ్ఞోపవీతం చిత్వా వస్త్రమపి భూమో వా అప్సు వా విసృజ్య ఓం భోహ స్వాహ ఓం భువః స్వాహ ఓం సువః స్వాహ. ఇతి యజ్ఞోపవీతమును త్రెంచాలి. వస్త్రములను కూడా భూమిపైగాని నీటిలోగాని వదిలివేయాలి. ఓం భువః స్వాహ ఓం భువః స్వాహ ఓం సువః స్వాహ అని పలుకుచూ పరమాత్మకు సమర్పించాలి. 1. ద మాటర్, 2. ద థోట్, 3. ద థింకర్ ఇండివిడ్యువల్ సెల్ఫ్ ఓల్ 3 బి సబ్మిటెడ్ టు ఆల్మైటీ. ఇతి అనేన జాతరూప ధరో భూత్వ స్వరూపం ధ్యాయన్ పునః పునః ప్రణవం. వ్యాహృతి పూర్వకం పుట్టినప్పటి నుండి వర్తమాన క్షణము వరకు ఏర్పడినవే ఉన్న సమస్త సంబంధ అనుబంధములను త్యజించి అప్పుడే పుట్టిన పిల్లవానివలే స్వస్వరూపమును ధారణ చేయాలి. ఓం అను ప్రణవమున మరల మరల ఉమ వ్యాహృతిపూర్వకంగా పలుకుచూ ప్రాపంచకమైన సమస్తమును మనసా వాచా వదులుచున్నాను అని పలుకుచూ వదిలివేయాలి. మనసా వచసాపి సమ్యస్తం మయ సమ్యస్తం మయా సమ్యస్తం మయతి మంద్రమధ్యమతారధ్వని భిస్త్రివారం త్రిగుణీకృత ప్రేషోచ్చారణం కృత్వా ప్రాణవైక ధ్యానపరాయణ సన్నభయం సర్వభూతేభ్యో మత్తః స్వాహేత్యుద్ధ్వా బాహుర్భూత్వా బ్రహ్మాహమస్మీతి తత్వమస్యాదివాక్యార్థస్వరూప నుసంధానం కుర్వన్నుదిచిం దిశం గచ్చేత్ జాతరుపధరశ్చరేత్ ఏష సన్యాసః. మనసా వచసాపి సన్యస్తం మయా సన్యస్తం మయా సన్యస్తం మయా. ఇతి మంద్రమధ్యమ తారధ్వనిభ్యః మనస్సుతోనూ వాక్కుతోనూ కూడా నాచేత సమస్తము సన్యసించబడుతోంది అనే భావనతో సన్యస్తం మయా అని 3 సార్లు మంద్రముగాను మధ్యమ తార దీర్ఘ ధ్వనులతోనూ ధ్వని చేస్తూ ఉండాలి. త్రివారం త్రిగుణీకృత ప్రేషోచ్చారణం కృత్వా ప్రణవైక ధ్యాన పరాయణ సన్ అ నా భయం సర్వభూతేభ్యో మత్తః స్వాహేతి. పైన చెప్పినట్లు 3 సార్లు త్రిగుణీకృతంగా ప్రేష ఉచ్చారణ చేస్తూ ప్రణవైకంగా ధ్యానపరాయణుడే ఉండాలి. అభయం సర్వభూతేభ్యో మత్తస్వాహ అంటూ చేతులెత్తి సర్వభూతజాలమును మమాత్మస్వరూపమే కనుక అభయుడను అని ఎలిగెత్తి పలకాలి. ఊర్ధ్వ బాహోహ భూత్వా బ్రహ్మాహమస్మి ఇతి తత్వమసి ఆది వాక్యార్థ స్వరూప సంధానం కుర్వన్ 2 చేతులు పైకి ఎత్తి నేను బ్రహ్మమునే అయి ఉన్నాను బ్రహ్మాహమస్మి, నీవుగా కనిపిస్తూ ఉన్నదంతా బ్రహ్మమే అయి ఉన్నది తత్వమసి అను వేదోపనిషత్ మహావాక్యముల స్వరూపార్థమును అనుసంధానము చేస్తూ ఉండాలి. సోహం తత్వం మహావాక్యముల అర్థమననము. ఉదీచీం దిశం గచ్చేత్ జాతరూప ధరశ్చరేత్ దేశ సన్యాసః. దిగంబరుడై వస్త్రములు విడిచి 10 దిక్కులను తన వస్త్రముగా ఆత్మస్వరూపుడై భావన చేస్తూ ఉత్తరదిశగా అభిముఖుడై నడువనారంభించాలి. ఇది సన్యాసము అనబడుతోంది. తదధికారి న భవేద్యది గృహస్థ ప్రార్థనాపూర్వకం భయం సర్వభూతేభ్యో మత్తః సర్వం ప్రవర్తతే తత్ అధికారీ భవేత్ యది ఇఫ్ గృహస్థః ప్రార్థనాపూర్వకం అభయం సర్వభూతేభ్యో మత్తః సర్వం ప్రవర్తతే. గృహస్థుడు పైరీతిగా సన్యాసమునకు అధికారి అయితే అభయం సర్వభూతేభ్యో మత్తః సర్వం ప్రవర్తతే. సర్వభూతజాలముల అభయస్వరూపమగు ఆత్మనగు నేనే. ఆత్మనగు నాచేతనే సమస్తము ప్రవర్తింపజేయబడుచు క్షేమము పొందుచున్నది. ఆత్మపురుషుడునగు నాచేతనే 14 లోకములలోని సమస్తము ప్రవర్తనశీలమగుచున్నది అని మననమును నిశ్చితము నిశ్చలము చేసుకొనునుగాక. ఓ ప్రార్థనాదేవి లేక జపాదేవి, నా యొక్క రక్షకుడగు సంజూడవు నీవే. ఇంద్రుని వజ్రము వంటి దానవు, మాలోని దుష్టత్వమును దుర్వార్తలను పాపదృష్టులను తొలగించుము. ఆత్మానందము ప్రసాదించదవుగాక. సఖా మా గోపాయోజః సఖాయోసింద్రస్య వృజోసి వార్గగ్నః శర్మ మే భవయత్ పాపం తన్నివారయత్యనేన మంత్రేణ ప్రణవపూర్వకం సలక్షణం వాయణవం దండం కటసూత్రం కౌపినం కమండలం వివర్ణవస్త్రమేకం పరిగృహ్య. 6 విసఖా మా గోపాయోజః సఖాయో అసి ఇంద్రస్య వజ్రోసి వార్త్రఘ్నః శర్మ మే భవ యత్ పాపం తన్నివారయ ఇతి ఇతి అనేన మంత్రేణ ప్రణవపూర్వకం సలక్షణం వైణవం దండం కటసూత్రం కౌపీనం కమండలం వివర్ణవస్త్రం ఏకం పరిగృహ్య. మంత్రార్థము కౌపీనము దండము మొదలైన స్నేహితులారా, మీరు నా ఈ సన్యాసయోగమునకు రక్షకులై సఖులై ఉండండి. ఇంద్రుని వజ్రమువలే ప్రాపంచక వ్యవహారముల నుండి దోషదృష్టుల నుండి రక్షించండి. సఖా మా గోపాయోజః తన్నివారయ మంత్రమును పలుకుచూ ప్రణవపూర్వకంగా సంజ్ఞగా చక్కటి లక్షణములు గల వైణవదండము విద్రుదండము ను వైణవ కటసూత్రము నడుముకు కట్టే త్రాడు ను కౌపీనము గోచి ను కమండలువు జలపాత్ర ను వివర అంగవస్త్రమును పరిగ్రహించాలి. సద్గురుముపగమ్య నత్వా గురుముఖాత్తత్వమసితి మహావాక్యం ప్రణవపూర్వకముపలభ్య. సద్గురుం ఉపగమ్య నత్వా గురుముఖాత్తత్వం అసి ఇతి వాక్యం ప్రణవపూర్వకం ఉపలభ్య. సద్గురువును సమీపించి వారికి నమస్కరించి గురుముఖతః తత్వమసి నీవుగా కనిపించే సమస్తము తత్ పరమాత్మయే అను మహావాక్యార్థమును శ్రవణ మనన బుద్ధిపూర్వకంగా పొందాలి. అథ జీర్ణవల్కలజినం ధృత్వాథ జలావతరణము ధ్వగమనమిక భిక్షాం పరిత్యజ్య త్రికాలస్నానమాచరన్ వేదాంతశ్రవణపూర్వకం ప్రణవానుష్ఠానం కుర్వన్ బ్రహ్మమార్గే సమ్యక్ సంపన్నః స్వాభ్యమతమాత్మని గోపయిత్వా నిర్మమోధ్యాత్మనిష్ఠ అథ జీర్ణవల్కలజినం ధృత్వా అథ జలావతరణం ఊర్ధ్వగమనం ఏకభిక్షాం పరిత్యజ్య త్రికాలస్నానం ఆచరన్ వేదాంతశ్రవణపూర్వకం ప్రణవ అనుష్ఠానం కుర్వన్ జీర్ణమైన నార్బట్టలను ధరించుచు జలములో ప్రవేశ నిష్క్రమణములను వదిలివేసి ఏకభిక్షను కూడా పరిత్యజించుచు వేదాంతశాస్త్రపూర్వకంగా ప్రణవ అనుష్ఠానమును రోజుకు 3 సార్లు ఆచరించునుగాక. బ్రహ్మమార్గే సమ్యక్ సంపన్నః స్వాభ్యమతం ఆత్మని గోపయిత్వా నిర్మమో అధ్యాత్మనిష్ఠః. బ్రహ్మమార్గములో సమ్యక్ సర్వసమదృష్టి యోగ సంపదా సంపన్నుడగు చుండునుగాక. సమస్త స్వాభ్యమతములను ఆత్మయందు ఆత్మభావనయందు లయింపజేసివేయునుగాక. నాది అను మమకారము త్యజించినవాడే సర్వత్ర ఆత్మసందర్శనము అను ఆధ్యాత్మనిష్టను ఆశ్రయించునుగాక. కామక్రోధలోభమోహందమాత్సర్య దంభదర్పాహంకారాసూయాగర్వేచ్ఛాద్వేషహర్షామర్ష మమత్వాదీంశ్చ హిత్వా కామక్రోధలోభమోహమదమాత్సర్య దంభదర్ప అహంకార అసూయ గర్వ ఇచ్ఛాద్వేషహర్ష ఆమర్ష మమత్వాదీంశ్చ హిత్వా. ఇంకా ఏదో కావాలి అనే కామమును పగకోపావేశరూపమగు క్రోధమును దాచుకునే మమకార స్వభావమగు లోభమును అవివేకరూపమగు మోహమును ధంజన్బలధికారరూపమగు మదమును ఇతరులను బాధించే సాడిజం మత్సర్యమును గర్వమును ఇచ్ఛను ద్వేషమును సంతోష దుహఖ రూపములగు హర్షమర్షములను నాకు వీరు చెందినవారు నేను వీరికి చెందినవాడిని అను రూపముగల మమత్వము మొదలైన ఆసురి సంపత్తిని త్యజించునుగాక. జ్ఞానవైరాగ్యేక్తో విత్ స్త్రీపరాముఖ శుద్ధమానసః జ్ఞానవైరాగ్యేక్తో విత్త స్త్రీ పరాముఖః శుద్ధమానసః. ఆత్మజ్ఞానమును ఆశ్రయిస్తూ క్రమంగా దృశ్యము పట్ల వైరాగ్యమును పెంపొందించుకొనునుగాక. ధనము స్త్రీ మొదలైన సంపద విశేషముల పట్ల విరక్తుడై ఉండునుగాక. మనస్సును ఆత్మతత్వ మననమునందు నియమిస్తూ శుద్ధ మానసుడై ఉండునుగాక. సర్వోపనిషదర్థమాలోచ్య బ్రహ్మచర్య పరిగ్రహాహింస సత్యం యత్నేన రక్షంజితేంద్రియో బహిరంత స్నేహవర్జిత శరీర సంధారణార్థం వా త్రిషు వర్ణేష్వభ్యసస్త పతితవర్జితేషు పసురద్రోహీ భాక్ష్యమానో బ్రహ్మభూయాయ భవతి. సర్వ ఉపనిషదర్థం ఆలోచ్య. బ్రహ్మచర్య అపరిగ్రహ అహింస సత్యంను యత్నేన రక్షయన్. ఉపనిషత్తులు ఎలుగెత్తి చెప్పుచున్న స్వస్వరూపాత్మ యొక్క తత్వమును విచారణ చేయుచుండునుగాక. సమస్తము బ్రహ్మముగా భావన చేయు అభ్యాసమగు బ్రహ్మచర్యము దృశ్యమును బాహ్యముననే త్యజించి ఉండు. అపరిగ్రహమును అహింసను సత్యమును ధృతమును ప్రయత్నపూర్వకంగా పరిరక్షించుకుంటూ ఉండునుగాక. ఏడు జితేంద్రియో బహిరంతః స్నేహవర్జితః శరీర సంధారణార్థం త్రిషు వర్ణేషు అభిసస్త పతితవర్జితేషు పశు అద్రోహీ భాక్ష్యమానో బ్రహ్మభూయాయ భవతి. ఈ విధంగా బాహ్యేంద్రియములైనట్టి శబ్దస్పర్శరూపగంధములకు అంతరింద్రియములైనట్టి మనో బుద్ధి చిత్త అహంకారములకు వశము కానివాడై ఉండునుగాక. ఇది నాకు చెందినది, నేను దీనికి చెందినవాడను అనురూపముగల స్నేహబంధములను రాగ లోభములను వదలియుండునుగాక. త్రివణములలో అభిశస్తులను పతితులను వదలి మిగిలినవారి ఇళ్లలో భిక్ష స్వీకరిస్తూ జీవించునుగాక. అభిశస్తులు ఒకటి ఇతరులకు హాని చేయు ఉద్దేశ్యము కలవారు, రెండు హింసించువారు, మూడు దోషారోపణములు చేయటమే అలవాటుగా కలవారు, నాలుగు ఎల్లప్పుడూ నిందారోపణలు చేయువారు. పతితులు పాప అభ్యాసులు పశుస్వభావులు. ఇట్టి స్వభావము గలవారి వీరి వీరి ఇళ్లలో భిక్ష అడుగక తదితరుల అందరి ఇళ్లలో భిక్ష స్వీకరించునుగాక. ఎవ్వరిపట్ల కూడా దోషబుద్ధి కలిగి ఉండకుండునుగాక. అట్టి బ్రహ్మతత్వాభ్యాసి బ్రహ్మమును సిద్ధించుకొనగలడు. సర్వేషు కాలేషు లాభాలాభౌ సమో కృత్వా పరపాత్రమధుకరే నాన్నమస్నన్మేదౌవృద్ధముకుర్వన్కృసి భూత్వా బ్రహ్మాహమస్మితి భావయన్గుర్వర్ధం గ్రామముపేత్య ధ్రువశిలోష్టౌ మాస్యేకాకీ చరేద్వా వివాచరేత్. సర్వేషు కాలేషు లాభ అలాభౌ సమో భూత్వా కరపాత్ర మాధుకరణేన అన్నం అస్నన్ మేధోవృద్ధిం అకుర్వన్ లాభ అలాభముల పట్ల సమదర్శి అయి ఉండునుగాక. చేతులనే భిక్షపాత్రగా కలిగియుండి మధుకర వృత్తిగా భిక్షాటనగా లభించిన ఆహారమును స్వీకరిస్తూ ఆకలి తీరటమే లక్ష్యమై ఉండుగాక. అంతేగాని మేధో కండ పుష్టి మొదలైనవి లక్ష్యము అవకుండునుగాక. కూసి భూత్వా బ్రహ్మహమస్మి బ్రహ్మమహమస్మి ఇతి భావయన్ కుసిభూత్వా శరీరమును ఇంద్రియములను బ్రహ్మజ్ఞానధ్యయనమునందు నియమిస్తూ సమదమములు అభ్యసించునుగాక. నేను బ్రహ్మమునే అనుభావమును గుర్తుచేసుకుంటూ సమస్తము బ్రహ్మముగా భావించువాడై ఉండునుగాక. గుర్వర్ధం గ్రామం ఉపేత్య ధ్రువశీలో అష్టోమాస్య ఏకాకీ చరేత్ ద్వావేవ ఆచరేత్. గురువు కొరకై ఆహారము కొరకు గురువాక్యములు ప్రచారము కొరకు గ్రామగ్రామములు సంచరించు శిష్యుడై ఉండునుగాక. కుటీచక సన్యాసి సంవత్సరములో 8 మాసములు ఒకచోట నిలువక సంచారములు నిర్వర్తించుచు 4 లేక 2 కాలము చాతుర్మాస్యము ఒకచోట ఉండటము అవకాశానుసారంగా బహుదక హంస పరమహంస మొదలైనవారు నిర్వర్తించెదరుగాక. యదాలంబుద్ధిర్భవేత్ తదా కుటీచకో వా బహుదకో వా హంసో వా పరమహంసో వా యదా అలంబుద్ధ్యః భవేత్ తదా కుటీచకో వా బహుదకో వా హంసో వా పరమహంసో వా. బుద్ధి యొక్క విషముల నుండి విరామము అలం రూపముగు నిర్మలత్వము సిద్ధించాలనే ఆశయముతో చతుర్విధ సన్యాసులగు 1 కుటీచక 3 బహుదక 3 హంస 4 పరమహంస జీవిత విధానములలో ఒకానొకటి నిర్వర్తించునుగాక. తత్తన్మంత్రపూర్వకం కటసూత్రం కౌపీనం దండం కమండలం సర్వమప్సు విసృజ్యాథ జాతరుపధరశ్చరేత్. తత్తత్మంత్రపూర్వకం కటసూత్రం కౌపీనం దండం కమండలం సర్వం అప్సు విసృజ్య అథ జాతరుపధరః చరేత్. శాస్త్రములు సూచిస్తున్న విధంగా సన్యాసము ఆశ్రయించునుగాక. మంత్రపూర్వకంగా కుటీచక బహుదక హంస పరమహంసల సన్యాస విధులను అనుసరించి కఠసూత్రము, మొలత్రాడును, కౌపీనమును, బ్రహ్మదండమునకు గుర్తు అయిన దండమును, కమండలము, జలములో వదిలివేసి జాతరుపధరుడై అప్పుడే పుట్టిన బిడ్డ యొక్క విషయ సంబంధరహిత మనోబుద్ధులు కలవాడే చరించునుగాక. గ్రామ ఏకరాత్రం తీర్థే త్రిరాత్రం, పత్తనే పంచరాత్రం, క్షేత్రే సప్తరాత్రమనికే తస్థరమతరణగ్నిసేవి నిర్వికారో నియమానియామ ముత్సృజ్య. ఎనిమిది గ్రామ ఏకరాత్రం తీర్థే ఉత్రిరాత్రం, పట్టనే పంచరాత్రం, క్షేత్రే సప్తరాత్రం. పరమహంస పరివ్రాజకులు నివాస సమయము. గ్రామములో అయితే ఒక్క రాత్రి రోజు మాత్రమే, తీర్థ ప్రదేశములో మూడు రాత్రులు మాత్రమే, పట్టణములో ఐదు రాత్రులు మాత్రమే, ముఖ్యక్షేత్రములలో ఏడు రాత్రులు మాత్రమే నివసించువారే ఉంటారు. అనికేత స్థిరమత అనగ్నేహ సేవీ నిర్వికారో నియమద్ అనియమం ఉత్సృజ్య. ఈ విధంగా ఒకచోట స్థిర నివాసము కలిగి ఉండక అనికేతుడు అయి ఉంటున్నారు. పరబ్రహ్మోపాసన్పటల నిశ్చలచిత్తుడు అగుచున్నారు. అగ్నికార్యములు, యజ్ఞయాగములు మొదలైనవి నిర్వర్తించటము వారికి ఉండదు. సమస్త జగద్విషయముల పట్ల నిర్వికారులే ఉంటారు. నియమ అనియములను, శాస్త్రములు చెప్పే చేయవలసినవి చేయకూడనివి మొదలైన ఆచారములకు వారు పరిమితులు కారు. ప్రాణసంధారణార్థమయమేవ లాభాలాభౌ సమౌ కృత్వా గోవృత్యా భైక్షమాచరన్నుదక స్థలకమండలుర్ రబాధకరహస్య స్థలవాసో ప్రాణసంధారణార్థం అయమేవ లాభాలాభౌ సమౌ భూత్వా గోవృత్యా భైక్షం ఆచరన్ ఉదకస్థలకమండలః అబాధకరహస్య స్థలవాసో ప్రాణసంధారణను ఉద్దేశించి మాత్రమే ఆహారము స్వీకరించువారే ఉంటారు. అంతేగాని రుచి ఇష్టము మొదలైన వాటి దృష్టితో కాదు. లభించువాని గురించి, లభించని వాటి గురించి వారు సమదృష్టి కలిగి ఉంటారు. గోవు ఏది లభిస్తే అదే సంతోషముగా స్వీకరించు విధంగా భిక్షాటననము, భిక్షము చే స్వాభావికంగా ఇన్ ఇట్స్ నాచురల్ కోర్స్ లభించినది స్వీకరించు వారే ఉంటారు. జలము కొరకు మాత్రమే కమండలము కలిగి ఉంటారు. అంతేగాని ఆయా విలువైన వస్తువులు దాయటానికి కాదు, ఎవ్వరికీ బాధ కలిగించరు. ఏకాంతవాసి అలోన్ అయి ఉంటారు. న పునర్లాభాల భరత శుభాశుభ కర్మనిర్మూలనపర సర్వత్ర భూతలసేన క్షౌరకర్మ పరిత్యక్తో యుక్తచాతుర్మాస్యవ్రత నియమ. న పునః లాభాలాభారత శుభాశుభ కర్మ నిర్మూలనపర సర్వత్ర భూతలసేన క్షౌరం కర్మ పరిత్యక్తో యుక్త చాతుర్మాస్య వ్రత నియమ. లాభ నష్టముల గురించి, శుభ అశుభ కర్మల వ్యవహారముల గురించి వ్యసనము కలిగి ఉండక వదలి ఉంటారు. ఈ భూమి అంతా వారికి సేన మందిరమే. క్షౌరకర్మల వదలి ఉంటారు. అవకాశములను అనుసరించి చాతుర్మాస వ్రతుడు లేక ద్విమాస వ్రతుడు అయి ఉంటారు. శుక్లధ్యానపరాయణోర్థ స్త్రీపుర పరాముఖోనన్మత్తోప్యమ్మత్తవదాచరన్న వ్యక్తలింగోలింగోవ్య ప్యాచారో దివానక్త సమత్వేన స్వప్న స్వరూపానుసంధాన బ్రహ్మ ప్రణవధ్యానమార్గేణావహిత సంన్యాసేన దేహత్యాగం కరోతి స పరమాంస పరివ్రాజకో భవతి. శుక్లధ్యానపరాయణో అర్థా స్త్రీ పుర పరాన్ముఖో అనున్మత్తోపి ఉన్మత్తవత్ ఆచరణ్ సాత్విక గుణములతో కేవలమగు పరబ్రహ్మము గురించి ధ్యానపరాయణులే ఉంటారు. ధనము, స్త్రీ, పురనివాసముల పట్ల పరాన్ముఖులే, స్వీకరించని వారే, దరిచేరని వారే ఉంటారు. పరమహంస పరివ్రాజకుడు బ్రహ్మజ్ఞానముచే మహాప్రాజ్ఞుడు. దృశ్యవ్యసనము అనే ఉన్మత్తత అతనిని స్పృశించదు. అట్లైకూడా లోక సంబంధమైన విషయాల పట్ల పిచ్చివాడు లేక తెలియనివాడు, సామాన్యుడు ఇవ్వలె కనబడుతూ ఉంటారు. అవ్యక్తలింగో, అవ్యక్త ఆచారో దివా నక్తమపి వా అస్వప్నః స్వరూపానుసంధాన బ్రహ్మ ప్రణవధ్యానమార్గేణ బహ్యః సన్యాసేన దేహత్యాగం కరోతి స పరమహంస పరివ్రాజకో భవతి. ఈ విధంగా అవ్యక్తమైన, బయటకు కనబడని ఆత్మభావన సమన్వితమగు అంతరంగమును, ఆచారములను నోట్ ఆర్ట్వర్డ్లీ ఎగ్జిబిటే ఇన్నర్ హార్ట్ అండ్ ఇన్నర్ ప్రాక్టీసెస్ కలిగి ఉంటారు. రాత్రింబవళ్ళు ఆత్మోపాసనయందే నియమితులు అయి ఉంటారు. జగద్దృశ్యము పట్ల కల్పనలన్నీ త్యజించి ఉంటారు. ఎల్లప్పుడూ స్వస్వరూపానుసంధానము, కనెక్షన్ విత్ పర్మనెంట్ సెల్ఫ్ కలవాడే ఆత్మధ్యాని అయి ఉంటారు. బాహ్యాభ్యంతర సన్యాసముచే దేహము నశించిన వస్తువుగా దర్శించువాడు, దేహభావములన్నీ వదలినవాడు పరమహంస పరివ్రాజకుడు. భగవన్ బ్రహ్మ ప్రణవ కీదృశ ఇతి బ్రహ్మ పృచ్ఛతి. బ్రహ్మవచ 9 భగవన్ బ్రహ్మ ప్రణవ కీదృశ ఇతి బ్రహ్మ పృచ్ఛతి. బ్రహ్మదేవుడు భగవాన్ శ్రీమన్నారాయణస్వామి, బ్రహ్మ ప్రణవము ఎట్టిదో విశదీకరించి చెప్పండి. సహోవాచ నారాయణ. బ్రహ్మ ప్రణవ షోడశమాత్రాత్మక సోవస్థా చతుష్టయ చతుష్టే గోచర జాగ్రదవస్థాయాం జాగ్రదాదిచరస్రోవస్థా స్వప్నే స్వప్నాది చతస్రోవస్థాః సుషుప్తౌ సుషుప్త్యాదిచతస్రోవస్థా తురియే తురియాదిచతస్రోవస్థా భవంతీతి. సహోవాచ నారాయణ. బ్రహ్మ ప్రణవ షోడశమాత్రాత్మకః చాతుర్విధ్యం. 1 విశ్వవిశ్వో, 2 విశ్వతేజసో, 3 విశ్వప్రాజ్ఞో, 4 విశ్వతురియ ఈతి. స్వప్నావస్థాయాం తైజసస్య చాతుర్విధ్యం. 1 తైజస విశ్వః, 2 తైజస తైజసః, 3 తైజస ప్రాజ్ఞః, 4 తైజస తురియ ఈతి. జాగ్రత్ సంబంధమైన పురుషకారము విశ్వుడు. అట్టి విశ్వుడు 4 విధములుగా ప్రదర్శితుడు. 1 విశ్వవిశ్వుడు, 2 విశ్వతేజసుడు, 3 విశ్వప్రాజ్ఞుడు, 4 విశ్వతురీయుడు. స్వప్నవస్థకు సంబంధించిన పురుషకారము తైజసుడు. అతడు 4 రీతులుగా ప్రదర్శితుడు. 1 తైజస విశ్వుడు, 2 తైజస తైజసుడు, 3 తైజస ప్రాజ్ఞుడు, 4 తైజస తురీయుడు. సుషుప్త్యవస్థాయాం ప్రాజ్ఞస్య చాతుర్విధ్యం ప్రాజ్ఞ విశ్వః ప్రాజ్ఞతేజసః ప్రాజ్ఞప్రాజ్ఞ ప్రాజ్ఞతురియ ఇతి. సుషుప్త్యవస్థాయాం ప్రాజ్ఞస్య చాతుర్విధ్యం చ. 1 ప్రాజ్ఞ విశ్వః, 2 ప్రాజ్ఞతేజసః, 3 ప్రాజ్ఞప్రాజ్ఞ, 4 ప్రాజ్ఞతురియ ఇతి. సుషుప్త్యవస్థకు సంబంధించిన పురుషకారమును ప్రాజ్ఞుడు అని అంటున్నారు. అట్టి ప్రాజ్ఞుడు 4 రీతులుగా ప్రదర్శమగుచున్నాడు. 1 ప్రాజ్ఞ విశ్వుడు, 2 ప్రాజ్ఞతైజసుడు, 3 ప్రాజ్ఞప్రాజ్ఞుడు, 4 ప్రాజ్ఞతురీయుడు. తురియావస్థాయాం తురియస్య చాతుర్విధ్యం తురియ విశ్వస్తురియతేజసస్తురియ ప్రాజస్తురియ తురియ ఇతి. తే క్రమేణ షోడశమాత్రా రూఢాః తురియావస్థాయాం తురియస్య చ చాతుర్విధ్యం. 1 తురియ విశ్వః, 2 తురియ తైజసః, 3 తురియ ప్రాజ్ఞః, 4 తురియ తురియ ఇతి. తే క్రమేణ షోడశమాత్ర ఆరుఢాః. తురియమునకు సంబంధించి 4 తురియ పురుషకారములు. 1 తురియ విశ్వుడు, 2 తురియ తైజసుడు, 3 తురియ ప్రాజ్ఞుడు, 4 తురియ తురియుడు. ఈ విధంగా జాగ్రత్ స్వప్న సుషుప్తి తురియ పురుషకారములు 4x4 16 షోడశమాత్రలు 16 టైప్స్ ఆఫ్ అపిరాన్సెస్ ఆరుఢత ఓక్యుపెసన్ డోక్యుమెంటెడ్ ఏర్పడి ఉంటున్నాయి. అకారే జాగ్రద్విశ్వ ఉకారే జాగ్రత్తేజసో మకారే జాగ్రత్ ప్రజ్ఞ అర్ధమాత్రాయాం జాగ్రత్తురియో 10 అకారే జాగ్రత్ విశ్వః ఉకారే జాగ్రత్ తైజసః మకారే జాగ్రత్ ప్రాజ్ఞః అర్ధమాత్రా యాం జాగ్రత్ తురియః. అకారము జాగ్రత్ విశ్వుడు, ఉకారము జాగ్రత్ తైజసుడు, మకారము జాగ్రత్ ప్రాజ్ఞుడు, అర్ధమాత్ర అజాగ్రత్ తురియుడు. బిందౌ స్వప్న విశ్వోనాదే స్వప్నతేజసః కలాయాం స్వప్న ప్రాజ్ఞః కలతితే స్వప్నతురియః. బిందౌ స్వప్న విశ్వో నాదే స్వప్న తైజసః కలాయాం స్వప్న ప్రాజ్ఞః కలతితే స్వప్నతురియః. బిందువు స్వప్న విశ్వుడు, నాదము స్వప్న తేజసుడు, కళా స్వప్న ప్రాజ్ఞుడు, కాలాతీతము స్వప్నతురియము. శాంతౌ సుషుప్త విశ్వః శాంత్యతితే సుషుప్త తేజస ఉన్మన్యాం సుషుప్త ప్రాజ్ఞో మనోన్మన్యాం సుషుప్త తురియః శాంతౌ సుషుప్త విశ్వః శాంత్యతితే సుషుప్త తేజసః ఉన్మన్యాం సుషుప్త ప్రాజ్ఞః మన ఉన్మన్యాం మనోన్మన్యాం సుషుప్త తురియః శాంతి సుషుప్త విశ్వము శాంత్యతీతము సుషుప్త తేజసము, ఉన్మని సుషుప్త ప్రాజ్ఞము, మనోన్మన్యము సుషుప్త తురీయము, పుర్యాం తురీయ విశ్వో మధ్యమాయాం తురీయ తేజస, పశ్యంతాం తురీయ ప్రాజ్ఞ పరాయాం తురీయ త్రియ, వైఖర్యాం తురీయ విశ్వః మధ్యమాయాం తురీయ తేజస, పశ్యంత్యాం తురీయ ప్రాజ్ఞః పరాయాం తురీయ తురీయః, వైఖరీ తురీయ విశ్వము మధ్యమము తురీయ తేజసము, పశ్యంతి తురీయ ప్రాజ్ఞము, పరా తురీయ తురీయము, జాగ్రన్మాత్రాచతుష్టయముకారాంశం స్వప్నమాత్రాచతుష్టయ, ముకారాంశం సుషుప్తిమాత్రాచతుష్టయం, మకారాంశం తురీయమాత్రాచతుష్టయమర్ధమాత్రాంశం, అయమేవ బ్రహ్మ ప్రణవః. జాగ్రన్మాత్ర అచతుష్టయం అకారాంశం, స్వప్నమాత్ర అచతుష్టయం ఉకారాంశం, సుషుప్తిమాత్రాచతుష్టయం మకారాంశం, తురీయమాత్రాచతుష్టయం అర్ధమాత్రాక్సం, అయమేవ బ్రహ్మ ప్రణవః. జగత్మాత్రాచతుష్టయము అకారాంశము, స్వప్నమాత్రాచతుష్టయము ఉకారాంశము, సుషుప్తిమాత్రాచతుష్టయము మకారాంశము, తురీయమాత్రాచతుష్టయము అర్ధమాత్రాంశము. ఇదియే బ్రహ్మ ప్రణవము. స పరమంస తురీయాతి తావధూతైరుపాస్య తేనేవ బ్రహ్మ ప్రకాశతే తేన విదేహముక్త్యః. పదకొండు. స పరమహంస తురీయాతీత అవధూతయః ఉపాస్యః తేనేవ బ్రహ్మ ప్రకాశతే తేన విదేహ ముక్త్యః. ప్రియ బ్రహ్మదేవ సృష్టికర్త, మనము చెప్పుకున్న బ్రహ్మ ప్రణవము ఆననది పరమహంస తురీయాతీత అవధూతలచే స్వానుభవ రూపంగా ఉపాసించబడుతోంది. అట్టి షోడసమాత్రోపాసనచే బ్రహ్మతత్వము ప్రకాశమానవగలదు, అద్దానిచే విదేహముక్తి సిద్ధిస్తోంది. భగవన్ కథమ్యజోపవిత్యసిఖి సర్వకర్మ పరిత్యక్త కథం బ్రహ్మనిష్టాపర కథం బ్రాహ్మణైతి బ్రహ్మా పృచ్చతి బ్రహ్మవచ భగవన్ కథం అయజ్ఞోపవీతి అసిఖి సర్వకర్మ పరిత్యక్తః కథం బ్రహ్మనిష్టాపరః కథం బ్రాహ్మణ ఇతి బ్రహ్మా పృచ్చతి. బ్రహ్మదేవుడు భగవాన్ ఆత్మానారాయణ యజ్ఞోపవీతుడు శిఖ ధరించినవాడే సన్యాసమునకు అర్హుడని శాస్త్రవచనము కదా. మరి అయజ్ఞోపవీతుడు అసిఖి ఆ రెండు లేనివాడు సర్వకర్త పరిత్యాగ రూపమగు పరమహంస పరివ్రాజకత్వము ఎట్లా ఆశ్రయించగలడు? అసలు ఎవరు బ్రహ్మనిష్ఠాపరుడు, ఎవరు బ్రాహ్మణుడు? బ్రాహ్మణుడు అను శబ్దమునకు అసలైన అర్థమేమై ఉన్నది? సహోవాచ విష్ణుర్భోభోర్భక్ యస్యాస్త్యద్వైతమాత్మజ్ఞానం తదేవ యజ్ఞోపవీతం. సహోవాచ విష్ణుః భోభో అర్భక యస్యాస్తి అద్వైతం ఆత్మజ్ఞానం తదేవ యజ్ఞోపవీతం. విష్ణుభగవానుడు ఓ అర్భకుడా, అమాయక బాలుడా. పరమహంస బ్రహ్మనిష్ఠాపరుడు, బ్రాహ్మణుడు, పరివ్రాజకుడు మొదలైనవి భౌతికమైనవా? యజ్ఞోపవీతము వస్త్రధారణ నివసించే ప్రదేశమునకు సంబంధించినవా కానే కావు. ఆత్మకు ద్వితీయమైనదే లేదు. ఈ సమస్తము ఆత్మస్వరూపుడుగా నాకు అన్యము కానే కాదు అననదే యజ్ఞోపవీతము. తస్య ధ్యాననిష్టైవ శిఖ తత్కర్మ స పవిత్రం స సర్వకర్మకృత్ స బ్రాహ్మణః స బ్రహ్మనిష్ఠాపర స దేవః స ఋషయః స తపస్వీ స శ్రేష్ఠః స ఏవ సర్వజ్యేష్ఠః స ఏవ జగద్గురుః స ఏవాహం విద్ధి. తస్య ధ్యాననిష్టైవ శిఖ తత్కర్మ స పవిత్రం స సర్వకర్మకృత్ స బ్రాహ్మణః స బ్రహ్మనిష్ఠాపర స దేవః స ఋషయః స తపస్వీ స శ్రేష్ఠః స ఏవ సర్వజ్యేష్ఠః స ఏవ జగద్గురుః స ఏవ అహం విద్ధి. ఆత్మతత్వమును గురించిన నిష్ఠయే, ఆత్మగా అనుకునే అభ్యాసమే శిఖ. ఆత్మభావనతో కర్మ నిర్వహణయే పవిత్రము, పితృకార్యములలో ధరించే దర్భముడి. సమస్తము పరమాత్మ యొక్క స్వకీయ ప్రదర్శన చమత్కారమే అనుభావన కలవాడు సర్వకర్మలు నిర్వర్తించినట్లే. అట్టివాడే బ్రాహ్మణుడు, ఆతడే బ్రహ్మనిష్ఠాపరుడు, ఆతడే దేవత, ఆయనయే ఋషి, ఆతడే సర్వశ్రేష్ఠుడు, సర్వజ్యేష్ఠుడు కూడా, ఆయనయే జగద్గురువు. ఓ బ్రహ్మదేవ, సమస్తము ఆత్మగా దర్శించువాడు విష్ణు స్వరూపుడేనయ్యా. నేనే ఆతడు, ఆతడే నేను. లోకే పరమంస పరివ్రాజకో దుర్లభతరో యద్యేకోస్తి సా ఏవ నిత్యపూతః సా ఏవ వేదపురుషో మహాపురుషో యస్తచ్చిత్తం మయ్యేవావతిష్ఠతే అహం చ తస్మిన్నేవావస్థిత. లోకే పరమహంస పరివ్రాజకో దుర్లభతరో యత్ ఏకోస్తి సా ఏవ నిత్యపూతః సా ఏవ వేదపురుషో మహాపురుషో యః తచ్చిత్తం మయ్యేవ అవతిష్ఠతే అహం చ తస్మిన్ ఏవ అవతిష్ఠతః. ఈ కనబడే సమస్తము మమాత్మ ప్రదర్శనమే అను స్వాభావిక బ్రహ్మతత్వ దర్శనము చేయు పరమహంస పరివ్రాజకులు ఎక్కడో గాని ఉండరు. సుదుర్లభులు వారు, ఎక్కడున్నా కూడా పవిత్ర స్వరూపులై సమస్తమును పవిత్రముగా చేయువారే ఉంటారు. వారే వేదపురుషులు. వారి చిత్తము సర్వాత్మకుడు, సర్వతత్వస్వరూపుడు అగు నాయందే సర్వదా అవతిష్ఠితమై ఉంటుంది. నేను కూడా వారియందే సర్వదా అవతిష్ఠితుడనే ఉంటాను. సా ఏవ నిత్యతృప్తః సా శీతోష్ణ సుఖదుఖమానవమానవర్జిత సా నిందామర్ష సహిష్ణు సా షడూర్మివర్జితః షడ్భావ వికారశూన్య సా జ్యేష్ఠా జ్యేష్ఠం వ్యవధానరహిత. 12. సా ఏవ నిత్యతృప్తః సా శీతోష్ణా సుఖదుఃఖమానవమానవర్జితః స నిందా ఆమర్ష సహిష్ణుః స షడూర్మి వర్జితః షడ్భావ షడ్భావ వికారశూన్యః స జ్యేష్ఠ అజ్యేష్ఠ వ్యవధానరహితః. సర్వత్రా సమమగు ఆత్మదర్శనముచే పవిత్రదృష్టి సంపాదించుకున్న ఆ మహనీయులు సర్వదా స్వాభావికంగానే నిత్యతృప్తులే ఉంటారు. శీతుషణ సుఖదుహఖ మాన అవమానముల పరిధులను దాటివేసినవారే ఉంటారు. నిందమ్మషములను అసహనములను ఓర్చుకొనగలిగినవారు అయి ఉంటారు. ఆకలి దప్పిక శోకము మోహము జర మరణము అనబడే షడ్భావములను జయించి వేసి ఉంటారు. వారి దృష్టిలో వారికి షడ్భావ వికారములు పుట్టుక అగుట కలుగుట పెరుగుట అతరుగుట నశించుట అనునవి లేవు. వారికి తక్కువవాడు ఎక్కువవాడు సమానుడు అనే వ్యవధానములు సంగతి సందర్భములు ఉండవు. సమస్తము అఖండమగు ఆత్మయే అయి ఉండగా ఇక ఎక్కువ తక్కువలు ఏముంటాయి? దేనికి ఏది సమానము, ఏది దేనికంటే అధికము లేక అల్పము? స స్వవ్యతిరేకేణ నాణ్యద్రష్ట. ఆసాంబరో న నమస్కారో న స్వాహాకారో న స్వధాకారశ్చ న విసర్జనపరో నిందాస్తుతి వ్యతిరిక్తో న మంత్రతంత్రోపాసకో దేవాంతరధ్యానశూన్యో సహ స్వవ్యతిరేకేణ నాణ్యద్రష్ట ఆశాంబరో న నమస్కారో న స్వాహాకారో న స్వధాకారశ్చ న విసర్జనపరో నిందాస్తుతి వ్యతిరిక్తో న మంత్రతంత్రోపాసకో దేవాంతరధ్యానశూన్యో. ఒక నవలా రచయిత తాను వ్రాసిన నవలను చదువుచూ ఆ నవలలోని పాత్రలన్నీ తన రచన కల్పిత రూపములుగానే చూడు విధంగా పరమహంస తన స్వరూపమునే సర్వత్రా సమస్త సహ జీవరూపములుగా స్వకీయ కల్పిత వినోద చమత్కారంగా చూస్తాడు. తనకు అన్యముగా దేనికి ద్రష్ట అయి వేరుగా ఉండడు. దేనిని ఆశించువాడై ఉండడు. తనకు వేరైనట్లుగా భావించి ఎవ్వరికీ నమస్కరించడు. ఎవరో బాహ్య దేవతలను ఉద్దేశించి ఆహుతులను, పితృదేవతలను ఉద్దేశించి స్వధామ అని తర్పణములు సమర్పించడు. దేవతలను పితృదేవతలను ఆత్మకంటే వేరైన వారిగా భావించడు. దేనిని విసర్జించువాడై ఉండడు. సమస్తము తానే అయి ఉంటాడు. దేనిని నిందించడు, స్తుతించడు, మంత్రతంత్ర ఉపాసకుడై ఉండడు. స్వస్వరూపాత్మకు వేరుగా దేవతను గమనించువాడై ఉండడు. అనగా దేవతలను అనన్య భావనతో ధ్యానించడు. లక్ష్యాలక్ష్య నివర్తక సర్వోపరతః లక్ష్య అలక్ష్య నిర్వర్తక సర్వ ఉపరతః లక్ష్యము అలక్ష్యములేవీ ఆ పరమహంస పట్ల ఏర్పడి ఉండవు. సమస్త దృశ్య ప్రపంచము నుండి అపరతుడు అయి ఉంటాడు. ససచ్చిదానందాద్వయ చిద్ఘనః సంపూర్ణానందేకబోధో బ్రహ్మేవాహమమిత్యనవర్తం బ్రహ్మ ప్రణవానుసంధానేన యః కృతకృత్యో భవతి సః పరమహంస పరివ్రాడిత్యుపనిషత్. సచ్చిదానంద అద్వయ చిద్ఘనః సంపూర్ణానందేక బోధో బ్రహ్మేవాహమస్మి. సచ్చిత్ ఆనందములను ఉనికి దీర్ఘ వినోదములను తన యొక్క ముఖ్య కేవల రూపముగా కలవాడే సమస్తము తానే అయి ఉండటంచేత అద్వితీయుడై నేను బ్రహ్మానంద బోధ స్వరూపమగు బ్రహ్మమును అని ఎరిగి ఉంటాడు. ఇతి అనవరతం బ్రహ్మ ప్రణవన్నుసంధానేన యః కృతకృత్యో భవతి స ఏవ పరమహంస పరివ్రాట్. పరమహంస పరివ్రాజకోపనిషత్ సమాప్త. ఓం శాంతియః శాంతియః శాంతియః. ఈ విధంగా ఎవరైతే అనవరతము ఎల్లప్పుడు కూడా ఆల్వేజ్ అండ్ అట్ ఆల్ టైమ్స్ బ్రహ్మ ప్రణవ అనుసంధానము చేస్తూ ఉంటారో అట్టి అనుసంధానమునందు కృతకృత్యులు వెల్ పర్ఫార్మ్డ్ అండ్ ఎస్టాబ్లిష్డ్ అవుతారో అట్టివారు పరమహంస పరివ్రాట్ అయి తుర్యతుర్యస్థితి సంపన్నులు అగుచున్నారు. ఇతి పరమహంస పరివ్రాజకోపనిషత్. ఓం శాంతియః శాంతియః శాంతియః.